123 సర్వేసి సం భా సర్వేసి సర్వస్య అంతర్యామరూపేణ ఈష్టే ప్రేరేతితి తథా ఓం సర్వేస్యై నమః ఆవి సమస్త కార్య ప్రపంచమును అంతర్యామి రూపముతో ప్రేరేపించినది నియమించినది గావున సర్వేసి యను నామము పరమేశ్వరి యందన్వర్ధము 200 లలితా త్రిశతీ భాష్య